9.31 క్షిప్రం భవతి ధర్మాత్మా కౌంతేయ ప్రతిజాని హి శాశ్వశాంతి నిగచ్చతి శాశ్వశాంతిం నిగచ్చతి నా మే భక్తః ప్రణశ్యతి. అనగా అటువంటివారు ధర్మాత్ములు అనగా ధర్మచింతన కలిగియున్న చిత్తము కలవారేయుందురు. అందుచేత శాశ్వతమైన అనగా నిత్యమైన సత్యమైన శాంతిని పొందినవారగుదురు. ఓ కుంతిపుత్ర, నీవు అసలు నిజమైన అనగా సత్యమైయున్న ఒక్క మాట సావధాన చిత్తుడవై వినుము. నీవు నిశ్చితమైయున్న చిత్తము కలవాడవై నే చెప్పిన ప్రతిజ్ఞ చేయుము. అనగా దృఢమైన చిత్తము కలవాడవై పరమాత్మ స్వరూపుడనైన నాయందు ఎంత దృఢముగా నీ అంతఃకరణమును సమర్పింతువో అప్పుడు నా భక్తుడైన వాడు ఎవ్వడు గూడా నీ వలెనే ఎటువంటి కష్టనష్టములను పొందడు. అనగా అతనికి ఎటువంటి పతనము సంభవించదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 209. అనగా అతడు ఆ బ్రహ్మలోకము నుండి క్రిందికి జారి భూలోకమునందు మరణ స్వభావము కలిగియుండు స్థూల సూక్ష్మ కారణ దేహములను పొందడు. 9.32 మాం హి పార్థ వ్యపాశ్రిత్యయే 2 పాపయోనేహ స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తే 2 పరాం గతిం. అనగా పార్థ, అట్లేలైనా పాపయునుల యందు దేహములను పొందినవారు అనగా ఎవరి జన్మకు అనగా స్థూల దేహమును పొందుటకు పాపమొక్కటియే కారణమో అట్టివారే ప్రాణులందరును. అట్టివారెవరన? వారు స్త్రీలు, వైశ్యులు మరియు శూద్రులు అయిన వారుగుడ నన్ను శరణుజొచ్చి అనగా నాయందు నిశ్చలమైన భక్తిభావము కలిగి నన్నే తమకు ఏకమాత్ర రక్షకుడుగా నమ్మియున్నవారు తప్పక పరమగతిని అనగా నా స్వరూపమును పొందుదురు. ఆ విధముగా ఉత్తమగతిని అనగా పాపలోకమునకు తిరిగి రాని స్థితిని పొందుదురు. 9.33 కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షేస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమా. అనగా పునీయనులయందు స్థూలదేహములను పొందు బ్రాహ్మణులు మరియు రాజర్షులైన భక్తులు తప్పక ఉత్తమగతినే పొందుదురు. ఎవడు రాజయుండియు ఋషిత్వము కలిగియుండునో అతడు రాజర్షి అనబడును. అట్లేలైనా అట్టివారు అనిత్యము, క్షణభంగరము మరియు ఎటువంటి సుఖములు లేనటువంటి మానవలోకమునందు స్థూలదేహమును పొందియు అనగా పరమ పురుషార్థమును పొందుటకు సాధన రూపమైన దుర్లభమైన మానవ దేహమును పొంది ఈశ్వర స్వరూపుడనైన నన్నే భజించి నాయందే సేవాభావము కలిగియుందురు పరమార్థమును పొందుటకు ఎన్నో భక్తి మార్గములు చెప్పబడియున్నవి. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు ఆత్మలో నెరుకయున్, సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు గలతున్ సత్యంబు దైత్యోత్తమ చు. భాగవ 7.53. ఏ విధముగా భగవంతుని భజనలు సేవలేనన్నచో. 9.34 మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణ. అనగా అర్జున, నీవు మన్మనా అనగా నాయందే మనస్సు కలవాడవు కమ్ము. మద్భక్త అనగా నీవు నా యొక్క భక్తుడవు కమ్ము. మద్యాజీ అనగా నన్ను మాత్రమే పూజించువాడవు కమ్ము. మరియు నాకు మాత్రమే నమస్కరించుము. ఈ విధముగా నీ 210 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం చిత్తమును నాయందే లయమనరించి నా శరణుజొచ్చిన నీవు నన్నే జపించు. నీవు పరమేశ్వరుడనైన నన్నే పొందగలవు. కారణమేమనా? నేనే సర్వభూతములకు ఆత్మనేయున్నాను. సర్వమునకు నేనే పరమగతిని అనగా లక్ష్యమునేయున్నాను. ఈ విధముగా ఆత్మరూపుడనేయున్న నన్నే నీవు పొందెదవు. ఈ విధముగు వాక్కుల వలన స్పష్టమగుచున్నదేమనగా, ఇంతకుముందు వాడిన మాం శబ్దముతో ఆత్మానం అను శబ్దమునకు సంబంధమేర్పడినది. శ్రీశ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి రాజవిద్యారజగుహ్యయోగమనబడు 9వ అధ్యాయమునకు శ్రీశ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి. ప్రణవాశ్రమము ఫోర్బిట్ ఇజ్రాజ్. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 211.